గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది గట్టుంది గట్టు మీనా చెట్టుంది చెట్టు కొమ్మన